ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 21వ భాగం. విశిష్టోష్ణం అన్న భావన సహాయంతో ఉష్ణోగ్రతకి ఉష్ణానికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఒకే మొత్తంలో ఉష్ణాన్ని ఒకే ద్రవ్యరాశి గల వివిధ పదార్థాలలోకి ప్రవేశపెట్టినప్పుడు వాటి ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు వేర్వేరుగా ఉంటాయి. ఈ విశిష్టోష్ణం అన్న భావనని మొట్టమొదట ప్రతిపాదించిన వాడు స్కాట్లాండ్కి చెందిన రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ బ్లాక్. పదార్థాల విశిష్టోష్ణాలలో ఈ వైవిధ్యానికి కారణాలలో ఒకటి ఆ పదార్థాలలోని అణువుల భారంలోని వైవిధ్యమే. అల్యూమినియం అణువు కన్నా సీసం అణువు 7.7 రెట్లు భారమైనది. అల్యూమినియం అణువు కన్నా వెండి అణువు 4 రెట్లు భారమైనది. అల్యూమినియం అణువు కన్నా రాగి అణువు 2.3 రెట్లు భారమైనది. అల్యూమినియం అణువు కన్నా ఇనుము అణువు 2.1 రెట్లు భారమైనది. ఈ కారణం చేత 1 గ్రాము సీసంలో ఉండే అణువుల సంఖ్య 1 గ్రాము అల్యూమినియంలో ఉండే అణువుల సంఖ్యలో 1/7.7 వంతు మాత్రమే ఉంటుంది. 1 గ్రాము అల్యూమినియంలో ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెంచడానికి పట్టే ఉష్ణం విలువ మరింత తక్కువ అణువులు గల 1 గ్రాము సీసంలో ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెంచడానికి పట్టే ఉష్ణం విలువ కన్నా చాలా తక్కువ. అందుకే సీసం యొక్క విశిష్టోష్ణం అల్యూమినియం యొక్క విశిష్టోష్ణంలో సుమారు 1/7.7 వంతు ఉంటుంది. అదేవిధంగా వెండి యొక్క విశిష్టోష్ణం అల్యూమినియం యొక్క విశిష్టోష్ణంలో సుమారు 1/4 వంతు ఉంటుంది. అలాగే రాగి యొక్క విశిష్టోష్ణం అల్యూమినియం యొక్క విశిష్టోష్ణంలో సుమారు 1/2.3 వంతు ఉంటుంది. ఇనుము యొక్క విశిష్టోష్ణం అల్యూమినియం యొక్క విశిష్టోష్ణంలో సుమారు 1/2.1 వంతు ఉంటుంది. చాలా మటుకు మూలకాల విషయంలో వాటి విశిష్టోష్ణాన్ని వాటి సాపేక్ష ద్రవ్యరాశితో గుణిస్తే ఇంచుమించు ఒకే సంఖ్య వస్తుంది. చాలా మూలకాలలో విశిష్టోష్ణం ఇంటూ అణుభారం =6 కేలరీలు ఉంటుంది. ఈ నియమాన్ని జులాంగ్పెతి నియమం అంటారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన పియర్ లూయీ జులాంగ్ మరియు అలెక్సిస్ థెరెస్ పెతిలు ఈ నియమాన్ని 1819లో కనుక్కున్నారు. తర్వాత అంశం గుప్తోష్ణం. గ్రాముల లెక్కలో కాకుండా అణువుల పరమాణువుల లెక్కలో కొలిస్తే ఉష్ణానికి ఉష్ణోగ్రతకి పెద్దగా తేడా లేనట్లు అనిపిస్తుంది. జులాంగ్ పెతి నియమం అన్ని పదార్థాలకి అన్ని పరిస్థితుల్లోనూ వర్తిస్తే సమస్య ఉండదు. కానీ అలా జరగదు. ఆ నియమం కేవలం ఘన పదార్థాలకి అది కొన్ని ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే వర్తిస్తుంది. అంతేకాక ఒక వస్తువులో ఉష్ణోగ్రత మారకుండా అందులోని ఉష్ణం యొక్క మోతాదు మారగలదు అని కూడా నిరూపించవచ్చు. ఆ కారణం చేత ఉష్ణానికి కొలమానంగా ఉష్ణోగ్రతని వాడలేమని వెంటనే అర్థమవుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవరూపంలో ఉన్న 100 గ్రాముల నీటిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవరూపంలో ఉన్న 100 గ్రాముల నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలియబెడితే దాని ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది. ఇప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మంచుగడ్డ రూపంలో ఉన్న 100 గ్రాముల నీటిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవరూపంలో ఉన్న 100 గ్రాముల నీటిలో కలపాలి. వేడినీళ్లలో ఐసు పూర్తిగా కరిగిపోయాక నీటి ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది.